బ్రహ్మాత్మన్వదసృజతామయత సమాత్మనా పద్యేతే ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై దశమగం హోత ప్రత్యశృణోత్ సదశహోతో భవత్ దశహోతో హవైనామైష సంవాదేతం దశహోతకుంసంతం దశహోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై సప్తమగం హోత ప్రత్యశృణోత్ స సప్తహోతో భవత్ సప్తహోతో హవైనామైష సంవాదేతం సప్తహోతకం సంతం సప్తహోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై షట్ఠకం హోత ప్రత్యశృణోత్ షడ్ధోతో భవత్ షడ్ధోతో హవైనామేష సంవాదేతం షడ్ధోతకం సంతం షడ్ధోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై పంచమకం హోత ప్రత్యశృణోత్ స పంచహోతో భవత్ పంచహోతో హవేనామేష సంవాదేతం పంచహోతకం సంతం పంచహోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత తస్మై చతుర్థకం హోత ప్రత్యశృణోత్ చతుర్హోతో భవత్ చతుర్హోతో హవీనామేష సంవాదేతం చతుర్హోతకం సంతం చతుర్హోతేప్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవా సమబ్రవీత్ తం వై మేనే తిక్షకం హోత ప్రత్యశ్రౌషే స్వీనాక్షాతారైతి తస్మాన్వై నాగశ్చతుర్హోతాచక్షతే తస్మాశ్రోషపుత్రానాగం హృద్యనమ నేలిక్షో హృద్యనమ నేలిక్షో బ్రహ్మణో భవతి ఏవం వేద ఓష్టో నమో నాదిర్దరోణే హిమన్నో యజ్ఞముపయాద్వాన్ విశ్వాగ్నేజోభిహత శత్రుమా భోజనాని అగ్నేశమహతే సౌభగాయ సమద్యుమ్నాన్యుత్తమాని సంతో సంజాత్పత్యగం సయమాగరస్వ శత్రుమాగుంసే అగ్నేజో నోభిజన మృగోపాలోదిషాగుంసే సాగస్తమ్రద్రాంజలి అస్వస్వభ్యమాభర అగ్నేజో నోభిజాసే సమానోయ ఇద్మస్యేవ ప్రక్షాగత మాతస్యోచ్చేత కించన పమింద్రాభిషోరే దేవో విజ్ఞాతవీర్య వృద్ధ పురుచేతన అప్రాదయంత విశ్వాగం అమిత్రాన్ అపాపాదోభిభూతేన తస్వ అపోదీతో అపశూరాధరాధూరౌ యథాతవశం మన్మదేమ రవీంద్రం వారయామదే మహే వృత్రాయ హంతవే సవషావడభవే ఇంద్రసంగ్రహేణుభ్యాబ్రహ్మాజుషానవస్థాశక్తాస్తమహిత్వా ఇంద్రవృత్తాన్యపదేదన్వాన్ హవ్యవాహమభిమాదిషాహం రక్షోహణం ప్రదాష్ణం యోజుష్ణం దంధేరం పులంధ్యం అగ్నిస్పృష్టగతమాహువేమ సృష్టమగ్నే అభిజత్పదాహే విశ్వాదేవపదనాభిష్య వరుణ పంథాం పురుషం విభాహి జ్యోతిష్మధ్యే శిరన్నాయ పామగ్నే హవిష్పంత దేవం మర్తా శ్రీడతే మన్యేక్తాజాతవేదసం సహ వ్యావక్ష్యానుషగ విశ్వానినో దుర్గాజాతవేద సింధున్ననాపాదుషాజపర్షే అగ్నేర్ద్రివన్మనసాగణాన అస్మాకం భవద్భ్యపితాధనూనా ఊషాగాన్వేదున ఊషారక్షత్వర్వన ఊషావాచకం సనోదన ఊషేమా ఆశా అనువేద సర్వాహ సో అస్మాకం అభయతమైన నేషతే స్వస్థితాఘణి సర్వీర అప్రయక్షన్ పురణేత ప్రజానన్ సమగ్నేత ప్రసాది చుష్టో నావేణ్య ప్రజాయజ్ఞం వితన్వతే అగ్నే రక్షాగం శిశేషతి శుక్రశమర్త్య ప్రతిపావకయేద్య అగ్నే రక్షా నో అగంహద ప్రతిష్మదే వరేషద రమిష్ఠే రజరోధ అగ్నేహకం శన్యత్రినం దేజన్మర్తే స్వేక్షయే దేవ్రత ఆవాతవాహి భేషజం వివాతవాహిద్రవ స్వగంశిష్టభేషజ దేవానాం దూరీయసే ద్వాయుమో వాతో వాత ఆసింధోరాపరాపద దక్షం మే అన్యః వాదు పరాణ్యో వాజయద్రవ ఎతదో వాచదే గృహే అమృతస్య నిఖరిహిత తో నో దేహి దేవదే తో నో దేహి భేషజం తో నో మహావహ వాత వాచభేషజం శంభోర్మయోభోర్ణాహృదే ప్రణాయో పుంషితారిషత్ త్వమగ్నే అయాసి అయాసన్మనసాహిత అయాసన హవ్యమోషితే అయానోధేహి భేషజం ఇష్టో అగ్నిరాహుత సాహాగతృతున సుగాదేవేభ్య ఇదం నమ కామోభూతస్య భవ్యస్య సమ్రాజే తో విరాజతే స ఇదం ప్రతిపర్తే ఋతోనుసృజతే వహి కామస్తదగ్రే సమవర్తదాధి మనసో హరేర ప్రథమయ్యదాధీత్ ప్రదేశ్యా గమయోమనీషా త్వయా మన్యో సరసమాభిజంత హరిషమానాథో సరసామరుత్వ యజ్ఞేష వాయుధా సంసిజానాయంతిరో అగ్నిరూపా మన్యద్భగ మన్యుదేవాసుదేవ మన్యుర్హోతావరుణో విశ్వవేదా అన్యం విషయేషయే వయంతే పాహినో మన్యో తపసాశ్రమేణ తమగ్నేపతపచ్యుతి దేవాగుం ఆసాదయా ఇహ అగ్నే హవ్యాయమోషవే వృతాన బిభ్రద్వదపాదాభ్య యజానో దేవాగుం అజరస్వమీర గ్రహచర్దానో అగ్నే గోపాయనో జాతజే జాతవేద చక్షుషో హేతే మనసో హేతే వాచో హేతే బ్రహ్మణో హేతే వ్యోమాఘాగిరుభిరాసరి తమగ్నేణో యో మాచక్షుషా యో మనసా యో వాచా బ్రహ్మణా ఘాగిరుభిరాసరి అముమేణో యత్కిం జాతో మనసాచవాచే తన్మృత్యం నిర్దిష్టాదాన పురాదిష్టాదాహుదేరస్యహంతో యాదుధానానిర్దిష్టాదక్ష హేరస్యఘ్నంతో సత్యం ఇంద్రేషు ఆర్జమస్య వత్సంతో మాదత్సమధ్యేతో కరోతి అన్వితేహం కృతం హవి గోమేఘోరమీకృత అపాంచౌ బాహు అపణ్యామ్యాస్యం అపణ్యామిదే బాహు అపణ్యామ్యాస్యం అగ్నేర్దేవస్య బ్రహ్మణ సర్వంతే వశం కృతం పరామృష్యవశక్కారాద్ యజ్ఞం దేవేషుణస్కృతి సృష్టమస్మాకం భూయాద్ మాస్మాన్ ప్రాపండరాజయ అంతిదోలే భ్రాతవ్యశ్చాభిలాసుర బృహత్కారేణ విద్రేణ కృత్యాగుమహన్వికృతామహం యో మానక్తం దివాసాయం ప్రాతశ్చాన్నోపీయతి అద్యాయమింద్రవజ్రేణ భ్రాతవ్యం పాదయామతి ఇంద్రస్య గృహోదంతా ప్రపద్యేషుస్తాశ్వ సహైర్మే అస్థితేన హీడే అగ్నిం విపశ్చితం ఇరాయజ్ఞస్య దాసనం సృష్టివానం ధితావానం అగ్నే సగేమదే వయమ్ యమం దేవస్య వాదిన తదిద్వేషాగుంసిమ అవతం మాతమనసౌ సమాకసౌ సచేతసౌ సరేతసౌ ఉభౌ మాపవతం జాతవేతసౌ శివోభవతమద్యన స్వయంకృణ్వానస్వగమప్రయామం యజ్మసంగామిషభశోషితాన ప్రత్యగం సహస్రమనపశ్యమాన ఆదంతమద్యర్జవ్యంతదాన తన్నస్తంతేతులగ్నే కుంభంధాభవతిదే వయాన ప్రయాగ్నే పృష్టం వయమారుహేమ అథా దేవైస్ సమాజం మదేమ ఉదుత్తమం నముగ్ధిన విభాజం మధ్యమంచత అవాసమాని జీవతే వయకం సోమ ప్రదేవ మనస్తమోషిద ప్రజావంతో అధీమహి ఇంద్రాణీ దేవీ సుభగా సుపత్నీ ఉదగుంసేన పది విద్యేటికాయ రిగుంసరస్యాజఘనయోజనాయ ఉపసయంతర్గస్థవిరం విభర్తి సేనాహనామ పృథివీషంద్రియా విశ్వవ్యచారిశ్వర్యత్తగే ఇంద్రాణీ దేవీ ప్రాతహాదానా సానో దేవీ సుభమాధర్మయచ్చతు ఆత్మాహారిషమంతరభో ధృవస్తిష్టా విజాజలి శస్తాసర్వాంఛంతో మహాత్మద్రాత్మే ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాహపర్వదాయిమే ధ్రువో రాజా విషామయం ఏ వేధిమా విధిష్టా పర్వదైవాచారి ఇంద్రయేహ్రువస్తిష్టాక్రముధారయా అభిషిష్టపదన్యదరేదంధుసత్ర ఇంద్రయమృత్రహాతిష్ట అపహక్షేత్రాన్ని సంజయన్ ఇంద్రేణ మదీశరత్ ధ్రువంధ్రువేణ అభిషా తస్మై దేవాభిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి దృష్టేరో బ్రహ్మణావప్తినా అక్షమేర్నగిలాక్వరేణ ఇంద్రేషాద్వాతిష్టా పాపకారస్పతి రాజేర్వాజినేమతి యజ్ఞం వస్తుధియావసు సరస్పత్యభినోనే దివస్ పాపస్ఫలే పయసామానాథస్తన సఖ్యావేశ్యా మాత్రక్షేత్రాణ్యర్ణాయమిర్ణమదాగ్నౌయాధృతమేతువృత్తి అమ్యక్షిషద్ధరణే పృథివ్యా అశ్రాయజ్ఞోర్గేణ చక్షు ధ్యాన్వాంచమే ఇంద్రేత్రాయేతే అస్మాకమస్త కేవల అర్వాంచమింద్రమృతమే యోగోజిర్ధనజలస్వైర్యమన్నాయజ్ఞం విహవేస్ అస్థిరం మా హరివ మేమినంత అదం వృష్టో జాయతే మా ధ్రువోశ్రుతి అంతఃకవిర్దృష్టవస్పద హృదయన ప్రావర్ధయన్నగ్న ఆహుత ధూమస్తే కేతరవద్దివిశ్ర అగ్నిరగ్నే ప్రథమో దేవతానాం సంజ్ఞాతానాముత్తమో విష్ణురాధీర్ యజమానాయ పరిగిశ్యదేవాన్ నేక్షయేదకం హవిరాగచ్చతన్న అగ్నిష్ట విష్ణోతమోత్తమం మహ ఏక్షాపాలేభ్యోమనతంహిచక్ర విశ్వైర్దేవైర్యజ్ఞయైస్సంవిధాన ఏక్షామస్మేషమానాయ సత్తం పరద్యష్టస్తవదే వీర్యాయ భృగోణభీమకృతలోగనిష్టాషత్రిక్రమణేషో అధిక్షయంతి భువనాని విశ్వా భోమర్తోదయదేశనిజ విష్ణవనుగాయాయదాసత్ ప్రయస్సత్రామనతాయదాదై ఏతావంతన్న విజమావివాదాత్ విచక్రమే పృథివీమేషేతాం క్షేత్రాయ విష్ణుర్మనుషేతస్యన్ ధ్రువాసో అస్య కీరణోజనాద పురక్షిమాదకార తద్దేవ పృథివీమేషేతాం విచక్రమే సదత్తరం మహిత్వా ప్రవిష్టరస్తవతత్రవీరాన్ ఏషజ్ఞస్య సవిరస్య నామ హోతారం చిత్రరసమర్ధనస్య యజ్ఞస్య యజ్ఞస్య కేతుకం రుసంతం ప్రత్యర్థ్యం దేవస్య దేవస్య మన్హా శ్రీయాత్మజ్ఞమతిజనానాం ఆనా విశ్వాభిరోధిభిః సజోషాః బ్రహ్మయుషానో హరియశ్వయాహి మరేవశిశిప్ర అస్మేదసద్విషణకం సుష్మమింద్ర ఇంద్రస్సు వర్షాదనయన్నహాని దిగాజోజిభ్యపతనాభిశ్రే రాజోజయన్మనవే భేదుమన్హా అవిందజ్యోతిర్బ్రహరేణాయ అశ్వినామవదే నిష్మయే ఆనో నయ్యాతకం సుకృతాగిప్రా రాధర్యుక్తేన సుకృతారసేన ఉపాగచ్చతమసాగరన్న అవిష్టంధే శ్వశ్వినాన ఆసో ప్రజాపద్రేతో ఆశ్రయన్నో అస్తో ఆవాహం తోచేతనయేతూతుజానా స్వరత్రాదో దేవీలింగమేవ సగుంసో భక్తభిః సుఖదద్భో సందక్షై సురక్షో విశ్వవేదాభిర్మహిత్వాభవో నిదక్షా అశాలయ్యుత్సుపదనాశుభం సువర్ణామత్సాం వ్రజనస్ గోపాం భయభిలాగుంధుక్షిం దుశ్రవసం ఏంతంతామనుమదేమో భవామిత్రోజేభ్యోభితాపతి విభవద్యుమ్నగే వజాముధప్రధా అధాదే విష్ణో విదురాధిపత్య సోమో యజ్ఞస్య రాధ్యో హవిష్పద యూర్వ్యాజవేసతే నీయతే సుమర్జాలయే విష్ణవే దాసతి యో జాతమస్య మహతో మహిబ్రవాన్ హేతుశ్రవోభిర్యుజ్యం లభ్యత సమస్తోతార పూర్వ్యం యథా విదరస్య గర్భగం హవిషా వివర్తన ఆస్యజానంతో నామనిర్వివర్తన భరతే విష్ణో సుమతిం భజామహే ఇమాధానాభిశ్రువ హైభోపక్షర ఇంద్రగం సుఖదమేనసే ఏత బ్రహ్మాత్మదేమహే రథేణకం హై హిత్యగపదేవన్వే వరుణోహర్యతం పదం ఇంద్రో నామన్నయ హరిభిశ్చాసేషతే శ్రుతో గణాత్వా విశంతో హరివర్పసంగిర ఆచరణి ప్రావిషభోజనా రాజాగృష్ణీనా పురుహూత ఇంద్ర సురశ్రవస్కన్నపసోపమద్రిగే విత్వాహేషణాయర్వాయంధవ ప్రసమయ్యదాయన్ ఆపస్సముద్రం రథే జగ్మ అదశ్చిరింద్రస్తోమీయాయోమత్తనవాదేతో ఇంద్రాయోమాయమాణ హేణమాన ఉపయాయజ్ఞం తుభ్యం భవంతయిందవ సుతాదావో నవజ్రేణ్ సమోగో అచ్చ ఇంద్రాగే ప్రసమోయజ్ఞానాచే కాగత్సుకృతాయావరిష్టాయాస్పద్యవసిమద్ధమూర్మిం తయా పాహి ప్రదే అధ్వర్యరస్థాత్ పంచే వజ్రవద్రదామింద్రగవ్య రాజుర్యజాయా అశ్వినాలేహగచ్చనం అస్య సోమస్య వీతయే రాతర్యామానా ప్రసమాయజధ్వం పురాగర్ధాదర్శ పిబాధ రాతరి యజ్ఞమశ్వినాధాంసంది గమయ పూర్వభాజ రాతర్యజధ్వమశ్వినాహినోద తాగమస్తిదేవయాజుష్టం ఉదాన్యో అస్పద్రిదేవిదాయ పూర్వ పూర్వో యజమానో మనీయాన్ నక్తం జాతాశ్చోడే రామే కృష్ణే అధిజ్ఞత ఇదగముడ ఇలాసం ఫలితం జయతే ఇలాసం చ ఫలితం చోనాశయా పృషదే ఆనశ్వో అశ్వనాం వర్ణ శ్వేతాని పాదయ అధిదంతే నిలయనం ఆస్థానమధిదంతవ అధిక్రియస్యోషే నిర్తోనాశయా పృషదే అస్థిరస్య కిలాసస్య తనోజస్య జయత్వని ప్రత్యయాగతస్య బ్రహ్మణ లక్ష్మశ్వేతమనీనశం స్వరూపానామతే మాత స్వరూపో నామతే పిత స్వరూపాశోషేత స్వరూపమిదం కృషి శృణగుంభువే మధవానమింద్రం అస్మిన్ఫలే నృతమంబాజదాత షణ్మంత్రముగ్రమూతయే సమత్సు గ్రంథం వృత్రాది సంజితంధనానా భూమి సత్యాం పర్వతాం దాసుదేవసు నిపోమనాజిగతే యామనోభియా గోపయథీం పశ్చిమాతర యుధే యుద్ధాపృతేరయుద్ధం ప్రవేపయంతి పర్వదాన్ విమించంతి వనస్పతేన రోమారతమరుతో దుర్మదా ఇవ దేవాజ సర్వయా విశా రుద్రాహి సంగతి విశా విశ్వా అను ప్రభు సమత్సుత్వా హవామహే సమత్సర్గిమవతే బాజయంతో హవామహే బాజేడు చిత్రదాసనం సంగచ్చద్ధం సంవదద్ధం సంభోమనాగం జానతాం దేవాభాగ్యథా పూర్వే సంజానా ఉపాసద సమానో మంత్రస్తమితి సమానే సమానం మనస్సహ చిత్తమేధా సమానం కేతో అభిజగం నబద్ధం సంజ్ఞానేన వో హవిషా యజామ సమానే వాకూతి సమానా హృదయానివ సమానమత్ర వో మన యథా వస్తుతహాసతి సంజ్ఞానం నశ్వైః సంజ్ఞానవర్ణైః సంజ్ఞానమశ్వినా యువం ఇహాస్మాదనియచ్చతం సంజ్ఞానం మే బృహస్పతి సంజ్ఞానకం సవితాకరత్ సంజ్ఞానమశ్వినా యువం ఇహమహ్యన్యచ్చతం ఉపచ్ఛాయామి వఘృణే అగన్వశర్మదే వయమ్ అగ్నేహిరణ్యసందృశః అదభ్యేభిః సవితః పాయభిష్టం శివేభిరద్యపరిపాహి నాగయమ్ హిరణ్యజిహ్వః సువితాయనవ్యసే రక్షామాగిర్ణాఘశకం సగీషన మతే మదేహినా దశ యూథాగవామజర్గదు రంగభాయ పరోషద భయాహస్త్యామజో శిశీహిరాయాభర శిప్రింబాజానాం పదే శరీరస్తపదగుంసనా ఆతోణ ఇంద్రభాజయ భవష్మశ్వేడు శుభ్రుడు సహస్రే హృతుమఖ యద్దేవాదేవహేళనం దేవాదస్య కృమా వయమ్ ఆదిత్యాస్తస్మాహం వాయూయం రథసర్తేన ముంచద రథసర్తేనాదిత్యా విచత్రా ముంచదేహమా యజ్ఞేర్వో యజ్ఞమాహద ఆశిక్షంతో నశేజిమ మేధస్పద యజమానా ఉదాబ్జే నజుఃపద అకామావో విశ్వే దేవా శిక్షంతో నోపశేజిమ ఇది వాయు వినట్టం ఏనగేన శోకరత్ భూతం మాతస్మాద్భవ్యం చ ద్రుపదాదివమంజతో ద్రుపదాదివేన్ముచాన శిణ్ణస్నాత్మేమలాదివ భూతం పవిత్రే నేవాజ్యం విశ్వే ముంజంతుమైనస ఉద్వయం నమసస్పరే పశ్యంతోజ్యోతిరుత్తరం దేవం దేవత్రాసూర్యం అగన్మజ్యోతిరుత్తమం పృషాసోపుంశప్పవదే హవిష్మాన్ సోమ ఇంద్రస్ భాగర్షతాయు సమాపృషాణం వృషభం కృణోత్ ప్రియం విశాఖం సర్వీరగం సులీనం తస్వృషాశేషాన్వృషభోర్ణదే వృత్రహాసోమవీతయే తే శంగమృషోనపాన్ ప్రణపాత్కుండమాయ్య యస్మిన్నధామన రగం సద్ధేతేతయో వృష్ణయాని పోగస్యానుస్తురింద్రం సముద్రన్నసంఖ్యమక్షతస్మా పురవ్యతసంగిరాశంతి ఇంద్రాయ గిరో అనిషతసర్గా అపప్రేరయన్ సకలస్య బుద్ధాద్ యో అక్షేణేవ చక్రియాశయీభి నిష్పక్తస్తంభపృథివీముద్యాం అక్షోదయక్షవ సాక్షామబుద్ధం మాన్నవాదత్రమిషేభిరింద్ర దృఢాన్యోఘ్నాభిసమానబోజ అవాభినత్తగృహ పర్వతానాం ఆనోర్గేషు కేతునా రీం విశ్వాయ పోషతం మార్భీకంధే జీవసే తగుం సోమమహేభగం తయ్యవనృతాయతే దక్షం దసాది జీవసే రథయ్యుంజలే మరుదశుభే సుఖం సూరో నమిత్రావరుణాగమిష్టిషో రజాగం చిత్రావచరంతి రన్యవ దివస్సం రాజాపయసానముక్షతం వాచకం సుమిత్రావరుణామిరావతీ పర్జన్యశ్చిత్రాంబసమిత్రిషేమతీ అభ్రావసతమరుదస్సు మాయయా ద్యాంబర్షయతమరుణామలేపసం అయుక్త సప్తసంయుజవ సౌరసస్య నత్రియ తాభిర్యాదిస్మయక్తిభిర్ణయాశిరంతం అవర్ణయశిరందేవస్వ తమిర్భదోరస్మయ శౌర్యస్య శర్మేవాభుస్తమ అప్సంత పర్జన్యాయ ప్రజాయత యువస్పుత్రాయ మేధుకే సమాయవసమిచ్చత అచ్చావద నవసంగేర్భిరాభి శ్రీవర్జన్యం నమసావివాద కనిక్రతృభోజీరదాను రేతో తాపోషధీషు గర్భం యోగర్భమోషధీనా గవాణోత్తర్పదా పర్జన్య పురుషీణా తస్మాయిదాశ్చే హవి జ్యోతామసమత్తమం ఇదాన్న సంజ్ఞనం కరత్ తిస్రోనిరగ్నే శరదస్వామి శుచం కృతేన శుచస్త పర్యన్ నామానిషద్ధిరేజ్ఞాని అసూతయంత్రవస్తుజాత ఇంద్రస్వనస్సునాధీరౌ ఇమం యజ్ఞం వివిక్షతం గర్భం ధత్తగ్ఞస్వస్తకే యయోరిదం విశ్వం భువనమా విమేష యయోరానందో లిహితో మహశ్చ శునాధీరా మధుభిస్ సంవిధానౌ ఇంద్రవంతో హవిర్దంజుషేథా ఆధాయే అగ్నిమింధతే సృణంతి పరిహిరాభిషజే యేషామింద్రోజుపాసఖా అగ్న ఇంద్రశ్చ మేదినా అథో వృత్రాణ్య ప్రతి యువకం హృత్రహంతమా యాభ్యాగం సువరజమిన్నగ్రయేవ యావాతస్థతుర్భువనస్య మధ్యే ప్రదర్శనే వృషణా వజ్రబాహు అగ్నేంద్రావృత్రహణాహువేవా ఉదన ప్రియా ప్రియాసు సప్తస్వసాదుజుష్టా సరస్వతే స్తోమ్యాభూద్ ఇమాయుష్పదా నమోభిః ప్రతిస్తోమకం సరస్వతిజురస్వ తమ శర్మన్ ప్రియతమే తధానామశర్ణన్న వృక్షం హేని పదా విచక్రమే విష్ణుర్గోపాలాభ్య తో ధర్మాణి ధారయన్ పదస్య ప్రియమహివాసో అశ్యాం నరోయత్రదే వయవో వదంతే గురుక్రమస్తంధుచ్ఛా విష్ణా పదే పరమే మధ్య ఉత్సహ కృత్వాదాస్వశ్రేష్ఠ అద్యర్వన్మన్ స్వేక్నా భర్తానాథువృత్తిం ఇమా బ్రహ్మ బ్రహ్మరాహ ప్రియాశీల బీహిదూరపురోడాశం కుమరస్తూనభోగిర షణ్వంతమృతస్తే స్మృడేకాభవంతున అద్యానో దేవత ప్రజావత్సావే సౌభగం పరాదుష్ప్రియగంసువ విశ్వాని దేవత దురితాని పరాధువ యద్భక్తం తన్మహాధువ శుచిమర్కైర్బృహస్పతి అధ్వరేషు నమస్త అనామ్యోజాతకే యాధారయంతదేవాసుదక్షాదక్షపితాలా అసూర్యాయ ప్రమహత సరీక్షేతిశోకే తస్డా విన్వదే విశ్వదానీ తస్మై విదస్వయమేవానమంతి ఎస్మిన్ బ్రహ్మారాజ నిపూర్వయేది సగోజిమింద్రచక్షుతి కణాభాభర ప్రయక్షన్వ సఖ్యో వినయంద్రమోదయి కణీపున దివసాపయన్ అభిరస్వస్తున్నయ ప్రజాపతి స్త్రియాయుష ముష్కజోరసాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాభాదేహమాద ప్రమోదానంద ముష్కయోర్మిహిరస్వృత్తే కామస్య దృప్త్యాని దక్షిణానాం పరిగ్రహే మనసశ్చిత్తమాపూతి వాచ సత్యమశీమహి పశూనాగం రూపమన్యస్ యశశ్రేష్యతాంబి యథాహమస్యాగస్పృగైపమాన్ యథా శ్రీలుప్యతి ముగుంసిం భగస్తృప్యాని యజ్ఞస్ కామ్య ప్రియ తేత్యర్వదతి తథేతి వాయునా హతతి హంతేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోమితి ఆపత్సత్యమాభరన్ యశో యజ్ఞస్తక్షిణా అసో మే కామస్తమ్యతమయమస్మాత్ వైష్పానరాత్పురేతారమగ్నే అథేమ మంథన్నమృతమూలా వైష్పానరంకే ప్రదిత్యాగదేవాషామే పూర్వే అర్మాదన్ అయోపాసద్మవిభరాపరోణి వైష్పానరప్రయాసే ముక్త పృథివీ మన్యామభిరస్వర్జనాద పృథివీ మాతరం మహీ అంతరిక్షమోబ్రువే బృహదే మోదయేదివం విశ్వం విభర్తి పృథివీ అంతరిక్షం ఇవ ప్రసే భేభ్యోర్బృహదీపయ నశంతి నభాశిరస్కర నైనా మిత్రోపిరాజసరి దేవాయుజతే నదాది జోగిత్తాభిసృజతే గోపతి సహ నదార్వాణుపకాటో అశ్నుతే అసగ్రస్కృతృయంతిభయంతస్థితాను గావో మర్త్యస్ విచరంతిజ్వన తాక్షి వృద్ధాదేవ్యక్షిశ్వాహిశ్రయోధిన ఉపదేగాదివాగరం వృణేదివ తాత్రే స్వామందేవాజమయంతదేవా విశ్వరూపా పశవో వదంది సా నో మంత్రేణమోర్జందుహారా ధేనుర్వాగస్వానుపదుష్టతేజ్వాగ్వదంతిదేతరాని తాక్రీ దేవానాహన్యథాజ మంత్రా సరస్రవోర్జందుజలేపయాగుంసి క్వశ్చిరస్యాపరమంజగామ గౌరీమాయసలిలాక్షతి ఏకపదే ద్విపదే సాయుష్పదే అష్టాపదే నవపదే నభోపదే సహస్రాక్షరాపరమే వ్యోమన్ తస్యాగం సముద్రాధిక్షరంది ఏన జీవంతి ప్రతిశస్రస్రహక్షరక్షరం తర్దిశ్రమీవే ఇంద్రాసూరా జనయన్ విశ్వకర్మా మహత్వాగం వస్తు గణవాహన్ సజాతవాన్ అస్యశ్రుషాశ్వసురస్య ప్రసిష్టం నపత్నావాజం మనసా ఉపాసతాన్ ఇంద్రస్సూరో అతరద్రజాగుంసే ప్రజాపత్నాశ్వసురోజమస్తో అయం శత్రోజయర్గిణా అయం వాజంజయపాజసాతో అగ్ని క్షత్రభజనభిష్టమోజ సహస్రయో దీప్యదామ ప్రయక్షన్ విభాజమాన సమిధాన ఉగ్రహ ఆనందరిక్షమృహంజాంశర్వృషభాగృహ్యతేజాయముగ్రో నిరక్షసే దివ్యకర్మణ్యోహితో బృహన్ నామ వృషభస్తాపదే విషోవాణవిష్ణోభవతు అయ్యో వామకోమిషా అసో ఇంద్రయమ దేవేభ్యుబ్రవీజనేభ్య ఆయుష్పందం వర్చస్పందం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవిడభంకణ యశృంగస్వృషభ కళ్యాణోద్రోణాహిత కార్షీవన ప్రకారేణ వృషభేణ ఇదామహే వృషభేణ ఇదమానా అక్రూరేణ సర్పిషా మృతశ్రవా ఇంద్రేణ వృతనాశ్రయామసి ఎస్యాయమటభో హే ఇంద్రాయ పరిణీయతే జయాశత్రుమాయంతం అసోహంతిపతం యత నామః ప్రణయరసత్ అగ్రబుద్ధిం దతామసత్ ఇంద్రలక్ష్మం తనుభామేరయస్వ నీచా విశ్వాభిష్టాభిమానీ నిషణేహ్యా బాధయ్యో నో అస్తి పురుణో లోకం గృహీరదానో ఏభిప్రేహి ప్రభరాతస్వ మార్గేణిషునిష్ఠాజనే ఉదీరితోపటిష్మై ఇంద్రశత్రో అస్మాకయుధ్య అగ్నేతాత్మ శత్రోహం సహ సమోజస విషత్రో నిర్మోజస ఏతంతే స్తోమం చాతవిప్ర రతనధీరస్వపాదక్షం యదేదగ్నే ప్రదిత్తం దేవహర్యా సువర్వదీరపడేనాదేవ యోగేనాభిమానిత ఇంద్రదేత్రాయజ్ఞే సరస్సంకాసుపాలయ్యేషు చ ఇంద్రోజిగాయ పృథివీ అంతరిక్షకం సువర్మహర్ వృత్తపురుచేతన ఇంద్రోజిగాయ సహసాగుంధి ఇంద్రోజిగాయ ప్రదనా విశ్వా ఇంద్రో జాతోజ పరస్పరై కృణోత్ అయం గృంద్రగృహీత విశ్వజిత్సోమ విషర్విప్రకావ్యేన వాయురగ్రేగాయజ్ఞప్రే సాగం జన్మనసాయజ్ఞం శివో నేర్భిశివాభి వాయో శుక్రో అయామిదే మధ్వో అగ్రంథిస్థితో ఆయాయి సోమపీతలే స్వానుభోదేవీత ఇమమింద్రమధ్య క్షత్రియాణ అయం విశాం విశ్వతిరస్తురాజా అస్మాయింద్రమహివర్తాగుంసిధే అమర్థసంకణి శత్రుమస్ ఇమమాభయగ్రామే అశ్వేషకోశ నిరంభమిత్రమస్ పష్పం క్షత్రస్వాద్రామసూని అస్మేద్యాపృథివీ భూరి వామన్ నదుభాషాం ధర్మదుఖేమధేను అయం రాజా ప్రియంద్రస్ భూయాత్ ప్రియోగామోషీనాముతాపాలవంతమింద్రం ఏ రజయాశరాజయాసై సత్వాకేకమృషభగ్రస్వానా అథో రాజం నత్తమం మానవానా ఉత్తరస్తమేకమషా ఇంద్రసఖాజీవాన్ విశ్వాసా ప్రదనాశయన్ అభిజిష్ఠత్రోగిరస్తహస్వాతుభ్యంభరంతిక్షితయోజిష్ఠాభరంతిగద్ధి యో అర్యవత్నే రథశ్రకారోజ్ఞేస్తాన్ ఆవిర్యస్ైచారుభూత ఏదేణ్యోపకృష్యో విభావామానుషీణా బ్రహ్మజ్యేష్టా వీర్యా సంభృతాని బ్రహ్మాగ్రే జ్యేష్ఠంతి మమాతదాన ఋతస్య బ్రహ్మ ప్రథమోదరిజ్ఞే తేనాది బ్రహ్మణాస్మద్భిజుంక బ్రహ్మశ్రోభితమనీ బ్రహ్మణాస్వరవమిత బ్రహ్మయజ్ఞస్వంతవ యజ్ఞజోదేహ విష్కృత శృంగాణీవే శృంగిణాకం సందదృశ్యే యజాదవంతస్వరవ పృథివ్యాం తే దేవాదస్వరవస్తివాగుంత నమస్తభ్యస్తన్నాన్మావగాత అభిభోరగ్రద్రజాగుంసి స్పృతభ్యర్తపదనాభిశ్రే విషాణమాహుతిం మామహిష్ట హత్వా సమత్నాన్న ఈశానంతాభువనామభిశ్రియం సౌమ్యగ్రమరుగతం సువీరం అవిర్జిత్నాభిభోదయేషత్వీయస అగ్నేద్యుమ్నేన సంయుత బృహత్పదంసానుమగ్నేవశ్యేనాయనీజనం వసోక్విద్వనాదిన స్వారుయోధేరవతో అగ్నేయజ్ఞేత అగ్నిర్విషాం మానుషీణా సోమేరసహస్రావం సోమాయ వాజినే ఆజ్యం పయసోజనే యుష్టకం సుజనమో నవగం సోమయుజస్వన ఏయోషస్ేహదృక్ణి ప్రత్యే భాగరితా వయమ్ హరస్ సోమదే వయమ్ ఆసుమతి వృణేమహే అనారాత్రహస్ర నవగం హవిర్యుజస్వన రుభిస్వామభూతమన్ రంగ ప్రతిహర్యన రాజన్ సోమ స్వస్తే నవగ్స్తోమన్నవగం హవి ఇంద్రాద్యుభ్యాన్నివేదయ్యుషేతాగం సజేతస్తోమన్నవజాతమద్య ఇంద్రాగ్నివృత్రహణాభిషేషా ఉపాయివాగం సుహవాజో హవీమి నావాజగం సత్యము చేష్టా అగ్నేంద్రమనవస్తన అస్భ్యస్పిలాస్మినౌన్నాగచ్చత వసుమంతకం సువర్మిదం అస్భ్యస్పిలా అగ్నేంద్రమనవస్తన విశ్వాం దేవాయ సర్పయత అవిషోస్తనవస్తన సమర్పితమహిరగ్నిరే ఏదం బలి సృష్టది మానవేన అయం యజ్ఞో యజమానస్ భాగ అయం బభూవనస్ గర్భ విశ్వే దేవా ఇదమద్యాగమిష్టా ఇమేణద్యా వా పృథివీ సమీచీ అన్వానే యజ్ఞం పురపేషసంధియా ఆత్మే ప్రణయితాం భువనాయ విశ్వా ప్రజాం పుష్ణ్యమమృతం నవేన ఇమే ధేనో అమృతయ్యే దుభాతే అయస్తత్యుత్తరా మే దృష్టి ఇమై యజ్ఞం యజమానే నవేన సమేధేద్యా వా పృథివీ ఘృదాజీ యవిష్ఠోహవ్యమాహన చిత్రభానఘృతాశుతి నవజాతో విరోచసే అన్యే సత్యే మహిత్వనం సమగ్నే దేవతాభ్య భాగే దేవనమీయసే హరేనా విద్వానియక్షసి నవగ్వ్యసోమన్యుషస్వన అగ్నిప్రథమప్రాశ్నాతో సహిరేర్యతా హరిః శివాస్తభ్యమోషధీ ప్రణోజ విశ్వదర్శిని భద్రాన్నశ్రేయస్తమనేష్టదేవాయావసేన సంశీమహిత్వా శరోమయోహోపితమామిషస్వ సంతోకారతనువే స్యోన ఏషముద్యం మధునాదయ్యతయ్యవం సరస్వత్యాధిమనాదయక్రదు ఇంద్రాదే క్షీరపతి శరక్రదు కీనాశ ఆదన్ మరుత సుదానవ ప్రాణోరక్షతి విశ్వమేతే నిర్యోభూత్తా బహుధా భూని సైత్సర్వం జానజే యో దేవో దేవేషు విభూరంత ఆవసూతాక్షేత్రేర్భగర్దశాః తమిత్రాణం మనసోపశిక్షత అగ్రం దేవానామిదముత్తమామి మనసశ్చిత్తేనం భూతం భవ్యం జగుప్యతే తద్భిదేవేష్వగ్రియం ఆనయేతు పురస్కరం సహదేవే నిమగుంహవం పరశ్రేయతి విశ్రేయతి కర్మని యజ్ఞమలిం దదతే పురోహిత్యపాదనపాయిని వదంతే వేషాగుంసదేవా పరమే చరిత్రే సాద విరాటనవస్ఫురంతే బాగ్దేవేదాక్షుర్దేవానాక్తం అస్య విజ్ఞానాయ బుధానధీయతే అస్యతుం నమశీమహి మానోహాదేర్దిలక్షణం ఆజన్నపతేర్యత అనంధాశ్చక్షుషా వయమ్ జీవాజ్యోజనశీమహి సువర్జ్యోతిరుతామృతం శ్రోత్రేణ భద్రమృత శృణ్వంతి సత్యం శ్రోత్రేణ వాచం బుధోద్యమానా శ్రోత్రేణ మోదశ్చ మహస్య శ్రూయతే శ్రోత్రేణ సద్భాజిషాధునోమి ఏన ప్రాచ్యాదక్షిణ ప్రేక్షే శృణ్వంత్యుత్తరాత్రం బుధోద్యమానం అనాననే విపరిసర్వం బూవ ఉదేహి రాజున్యో అశ్వత్సంత ఇదగం రాక్రమావిషసోనుతావత్ యోరోహితో విశ్వమిదం జాన సమో రాష్ట్రే సుశిరాన్నధాను రోహకం రోహకం రోహితానురోహ విరాభిర్వధ్యం జనకాపస్థం తాభిస్తకం లబ్ధో అమిదక్షర్వీ దాతం ప్రపశ్యన్ నిహ రాష్ట్రమాహా ఆహార్యే రాష్ట్రమిహ రోహిత పృథోవ్యాస్తదభయం నాస్తో అస్మభ్యం ద్యావా పృథివీ శక్మణీభిః రాష్ట్రం దుహాసామిహ రేవతీభిః భీమమరిషలోహితో విశ్వరూపః సమాజక్రాణ ప్రలుహోదురశ్చ ఇదం గత్వాయ మహతామహిమ్నా వినో రాష్ట్రమనత్తమయసా స్వేన యాస్తే విశస్తపసా సంబభూవః దాయత్రం వత్సమనుతాస్తాదుః తాస్తామిషంతమహసా స్వేన సంవాదాపుత్రో అభ్యేతలోహితః యూయముగ్రామరుత ప్రశ్నమాదరః ఇంద్రేణ సహితా ప్రమణేశత్రోమన్ ఆవోరోహితోమరుతస్మారసంవదః రోహితోద్యా వా పృథివీతిదాన తస్మిగ్గస్తంతం పరమేష్ఠీతదాన తస్మిన్ శిశ్రుగే అజయేకపాద్ అదృగం హద్యా వా పృథివీ బలేన రోహితోద్యా వా పృథివీ అదృగం హలే తేన సమస్తభితం తేన నాక సో అంతరిక్షేషు విమానః ఏన దేవాస్సు వరణ్యమిన్నన్ విషేవంతా భానవోగి దివాగుంసం సమగ్రాదో జక్వో జాతవేద ముక్షంతిత్రా భాజినవాధితేన రగుంసమగ్నేగవసే భోజనాని అగ్నే శబ్దమహతే సౌభగాయ తమద్యుమ్నాన్యుత్తమాని సంతో సంజాత్పత్యగుంశయమమాగృహస్వ శక్తోయమభిష్టామహాగుంసే పునర్నగేంద్రో మఘవాదాతు ధనాది శక్తో ధన్యస్సురాధా అర్వాచేనం కృణుతాయ్యాజితో మన సృష్టేనో అస్య హరిజోజాన యాజినో నిరంధనాని జగత్సూరమన్యునా ఇంద్రానువిందనస్తాని అనేన హరిషా పునః ఇంద్రాచారాభ్యపరే సర్వాభ్యోభయంకరే జయకాశత్రో నిగర్షి ఆకోమాయత్తమధేత్వాదత్వాయ జీవసే ఆకోజమస్యావసే కామస్థమధ్యే ఇంద్రశ్చయ ఆకోజిం దేవే మనస పురోదశే యజ్ఞస్య మాత సుభవామే అస్తో ఇచ్చామి మనసా సకామ విదయమే అనుష్టం సేదగ్నరగ్నేకం వర్త్యేత్యన్యాన్ ఎత్ర భాజేతనయో వేణువాణి సహస్రపాశా అక్షరా సమేతి ఆశానాన్ పాశా పాలేభ్య చతుర్భ్య అమృతేభ్య ఇదం భూతస్యాధ్యక్షేభ్య విషేమ హవిదావయం విశ్వా ఆశా మధునాశంధునాని అనమీవా ఆపవశంతో అయుజ్యజమానామృతోభ్యస్యతాం అగృహీరా పశవః సంతు సర్వే అగ్ఞస్వామో వరుణో మిత్రయింద బృహస్పతి సవితాయ సహస్రీ ఓషా నోగోషిరవసా సరస్వతి తష్టారూపాణి సమనక్తయజ్ఞై తష్టారూపాణి దర్శతి సరస్వతి ఓషా భగవం సవితా నో దాతు బృహస్పతిర్దరింద్ర సహస్రం మిత్రో రాధా వరుణ సోమో అగ్నిః